నీకు బాగా వినపడేటి చెప్పాలి. రహస్యంగా చెబితే, ధ్వని లేకుండా చెబితే నీకేమర్థం అవుతుంది? అది మంచి పద్ధతి కాదు. అందుకు రహస్యంగా ఉపదేశాలకు అలవాటు పడడం వల్ల చాలా మంది ఎట్లా అనుకుంటారు. తప్ప దయానందుడికి రహస్యాలు తెలియదు. దయానందుడు సత్యం చెబుతారు, బాహాటంగా చెబుతారు, నిర్భయంగా చెబుతారు, ఏమి వెనక ముందు ఆలోచించకుండా చెబుతారు. భగవంతునికి తప్ప ఇంకెవ్వరికి భయపడే వ్యక్తి కాడు అతను. అలాంటి దివ్య సందేశం, దయానందుని దివ్య సందేశం మీరు అందుకున్నారు. ఈ జన్మను సఫలం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మిగిలిన కార్యాలన్నీ జీవించడానికి పనికొచ్చేవి అసలంటే. మన దేశ దురదృష్టం ఏమిటంటే, మన దేశపు నాయకులకు ఈ రహస్యాలు తెలియవు. వాళ్ళ జీవితాలకు సాఫల్యం ఏమిటో తెలియదు. అందుకనే నానావేశములైనటువంటి పార్టీలు, నానావేశములైనటువంటి లక్ష్యాలు, నానావేశములైనటువంటి గొడవలు, వీళ్ళంతా చేరి దేశాన్ని నాశనం చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడాలి అంటే దేశ నాయకులు తపస్సు చేయాలి. భద్రమిత్యంత ఋషయ తపో దీక్షాం ఉపనిషేదు. ఈ దేశం యొక్క భద్రం మేలు కోరి ఋషులు తపస్సు చేశారు, ధర్మాన్ని ఆచరించారు. ఇది మన నాయకుల్లో ఒక్కడిని చెప్పండి ధర్మాన్ని ఆచరించేవాడిని. మాంసం తింటారు, శరాబు తీసుకుని త్రాగుతారు, దారాయి త్రాగుతారు, కళ్ళు త్రాగుతారు, లంచాలు తీసుకుంటారు, దొంగతనాలు చేస్తారు, వ్యభిచారాలు చేస్తారు. వీళ్ళు మన దేశం నాయకులు. ఈ దేశాన్ని ఏముద్ధరిస్తారు? ఎద్దిదాచరతి శ్రేష్టస్తత్వదేవ ఇతర జన. కృష్ణుడు అంటాడు, శ్రేష్ఠుడు చేసిన దాన్ని తక్కిన వాళ్ళు అనుసరిస్తారు. దేశ నాయకులు శ్రేష్ఠులు కావాలి, ఉత్తమ ధర్మాచరణ పరులు కావాలి. ఈ దేశానికి ఆ భాగ్యం ఎప్పుడు వస్తుందో తెలియదు. దేశంలో 180 మందికి చదువే లేదు. వాళ్ళ ఆచరణలో ఉత్తమత ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం లేని మనిషి మూర్ఖుడు ఉత్తముడు ఎట్లవుతాడు? అవడానికి వీలు. నాయకుల్లో ఉత్తమత్వం లేనిది ప్రజల్లో ఉత్తమత ఎక్కడి నుంచి వస్తుంది? రావడానికి వీలు. ఈ దేశం అభివృద్ధి పొందడానికి వీలు. స్వాతంత్ర్యం వచ్చి 40 సంవత్సరాలపై గడిచిపోయింది. ఏమి సంపాదించాం? 20 ఏళ్లలో రష్యా ఎక్కడి నుంచో ఎక్కడికో పోయి, జపాన్ 10-15 సంవత్సరాల్లో నశించిపోయిన జపాన్ మళ్ళీ ఉన్నతికి పొంది. 40 ఏళ్ళు దాటితే మన దేశ నాయకులు మన దేశాన్ని ఏముద్ధరించారు? చదువులే అందరికీ చెప్పలేకపోయినా. వీళ్ళకి ఏమి అసలు జ్ఞానం ఉన్నదనుకోదు. షెడ్యూల్ కాస్ట్ 15 సంవత్సరాల్లో ఉన్నతులను చేసి తీసేస్తారన్నారు. ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది, ఇంకా పొడిగిస్తూనే ఉన్నారు. వాళ్ళ జ్ఞానం కలిగించలేకపోతుంది, వాళ్ళని యోగ్యంగా చేయలేకపోతున్నారు. వాళ్ళని యోగ్యంగా చేయడానికి ఇతరుల హక్కులను హరింపజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో అల్లకల్లో ఎందుకు దేశ నాయకులు? యోగ్యత కలవానికి అవకాశం లేకుండా చేసి అయోగ్యులను తీసుకొచ్చి వాళ్ళని ఉద్ధరిస్తామని పెడుతూ దేశాన్ని ఎట్లా ఉద్ధరిస్తారు? ఎవరిని ఉద్ధరించదలుచుకున్నారో వాళ్ళకి విద్యను చెప్పించండి, వాళ్ళని ఉన్నతులను చేయండి. వాళ్ళల్లో త్రాగుడు తందనాలు అనటం, ఇవి మాంసాహారాలు, ఏవేవో దురాచారాలు ఉన్నాయి, అవి తగ్గించండి. అవి ఏం చేయరు, దాని కొరకు పాటుపడరు. వాళ్ళల్లో మానవత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళు ఉన్నతులు అవుతారట. ఎప్పుడు అవుతారు, ఎట్లవుతారు? మన దేశ నాయకులకు ఒక సిద్ధాంతం అంటూ ఏం లేదు. అందుకని దేశాన్ని ఉద్ధరించలేకపోతున్నారు. సదాచరణ వాళ్ళల్లో లేదు. ఇది దేశ దౌర్భాగ్యం. దేశంలో మనుష్యులు ఉత్తములు కావాలి, దేశ నాయకులు ఉత్తములు కావాలి, సదాచార సంపన్నులు కావాలి. వాళ్ళకు ఒక లక్ష్యం అంటూ ఉండాలి, ఒక సిద్ధాంతం అంటూ ఉండాలి, దాని కొరకు దేశాన్ని నడపాలి. ఏం లేదు, దయానందుడు చెప్పినటువంటి సిద్ధాంతాలను అనుసరిస్తే ఈ దేశం ఎప్పుడో స్వతంత్రమైపోయేది అని చెప్పి విఠలభాయ్ పటేల్ పార్లమెంటేరియన్ అతను ఒకసారి చెప్పారు. దయానందుడు చెప్పినటువంటి సిద్ధాంతాలను మనం ఆచరణలోకి తీసుకొచ్చి పెడితే ఈ దేశం ఎప్పుడో స్వరాజ్యాన్ని పొందిదిరా అన్నాడు. దేశ నాయకులకి ఏమీ తెలియదు ఈ విషయం. అందుచేత చదువుకున్న వాళ్ళు, బుద్ధిమంతులు, సదాచార సంపన్నులు, ధార్మిక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు ఈ దేశాన్ని ఉద్ధరించారు. ఈ విషయాలను ప్రచారం చేయడానికి ఆర్య సమాజం తప్ప మరొకటి లేదు. అసలు ఆర్య సమాజం వల్లనే ఈ దేశంలో బాల వివాహాలు లేకుండా పోయాయి. మీకు తెలీదు, చిన్న చిన్న పిల్లలకు పెళ్లి చేస్తుండేవాడు మన దేశంలో. రెండేళ్ల పిల్లలకు, మూడేళ్ల పిల్లలకు పెళ్లి చేసేవాళ్ళు. తల్లిదండ్రులు ఒళ్ళు కూర్చుని పెద్ద వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయటం అనేది ఇప్పుడు జరుగుతున్నదే. ఇది ఎవరి ఫలం అనుకున్నారు? ఆర్య సమాజం ఫలం. హరవిలాస్ శారద అని ఒక పార్లమెంటేరియన్, అతను ఆర్య సమాజకుడు. శారద యాక్ట్ తీసుకొచ్చాడు. అప్పుడున్న పరిస్థితులను బట్టి 14 ఏళ్ల లోపల పెళ్లి చేస్తే వాళ్ళు జైలు పాలు కావాల్సిందే అని అన్నారు. దేశం గగ్గోలు పెట్టింది, చైనా శాసనం పోయింది. కొన్నాళ్ళు రహస్యంగా తప్పుడు పనులు చేసినా క్రమంగా పోయింది. ఇప్పుడు ప్రౌఢ వివాహాలు జరుగుతున్నాయి. ఇది హరి సమాజం చేసిన ఘనకార్యం. ఈ దేశంలో స్త్రీలకు 100 సంవత్సరాలకు పూర్వం చదువు లేదు. నా చిన్నతనంలో ఈ ఊళ్ళో బాలికలు పాఠశాల పెడితే పిల్లలు పంపించలే వాళ్ళు. ఆడపిల్లలకు చదువు ఎందుకున్నారు? వాళ్ళు చదువుకుంటే వెంటకాలకు ఉత్తరాలు రాస్తారని చెప్పారు. ఏం దరిద్రం. నా చిన్నతనం సంగతి చెబుతున్నాడు. నేను 14-15 ఏళ్ల వయసులో ఈ ఊళ్ళో పాఠశాల గర్ల్ స్కూల్ పెట్టడానికి గవర్నమెంట్ ఒక టీచర్ని పంపిస్తే మొట్టమొదటి పిల్లలు పంపించలే. ఆ తర్వాత ఒకళ్ళు ఇద్దరు పంపించడం మొదలు పెడితే గుర్ర దాటాలి, అప్పుడు అందరూ పంపించడం మొదలు పెట్టారు. అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూడండి. ఈ బాల్య వివాహాలు పోగొట్టింది ఆర్య సమాజం. స్త్రీలకు చదువు చెప్పింది ఆర్య సమాజం. స్త్రీలకు వేదాధికారం కలిగించింది ఆర్య సమాజం. ఈ దేశంలో అస్పృశ్యతను తొలగించడానికి ప్రయత్నం చేసింది, మొట్టమొదటి పునాది వేసింది ఆర్య సమాజం. దయానంద్ అందుచేత ఆర్య సమాజం దశరథుడు లాంటి వాడిని చూడండి, గంభీర ఉపన్యాసకుని చేసింది ఆర్య సమాజం. జగజీవన్ రాము మాలవాడు ఉమ్మాదివాడు అస్పృశ్యుడు. అతనికి సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్నాళ్ళు మినిస్టర్గా పనిచేశారు. అతను ఆ స్థితికి వచ్చింది ఎవరు అనుకున్నా తెచ్చింది ఆర్య సమాజం. నేను ఆర్య సమాజం వల్ల నేను జగజీవన్ రామ్ నేను అనుకున్నాను. బాబు జగజీవన్ రామ్ అని వాడు చచ్చిపోతే ఇప్పుడు ఉత్సవాలు చేస్తున్నాను. అంబేద్కర్కి చదువు చెప్పింది ఎవరు? ఆర్య సమాజం. ఇలా ఆర్య సమాజం చేసినటువంటి ఘనకార్యాలు చాలా ఉన్నాయి. ఇది దయానందుని సంకల్పం, దయానందుని సందేశం, దేశాన్ని మార్చింది. కానీ ఇంకా మార్చవలసింది చాలా ఉంది. మనలో ఉన్న అజ్ఞానానికి కొలత లేదు. ఇది ఎప్పుడు పోతుందో. అందుకు చాలామంది వీరులు తయారు కావాలి, కర్మఠులు తయారు కావాలి. దయానందుల సందేశాన్ని తాను అందుకుని తాను దయానంద సందేశానుసారంగా తన జీవితాన్ని గడుపుతూ ఇతరులకు తదనుకూలంగా వాళ్ళని మార్చడానికి ప్రతి వ్యక్తి పనిచేయాలి. అప్పుడు ఈ దేశం పూర్వంలాగా ఇతర దేశాలకు గురువు కావటానికి అవకాశం ఉంది. అందుకని దయానందుని కళలు చివరికి ఆయన ఉన్నాడు, భగవన్ తేరి ఇచ్చాపూర్ణ హో, చనిపోతూ కూడా భగవంతుని కోరిక ఈ దేశం సంపన్నం కావాలి, ఈ దేశం అభివృద్ధి పొందాలి, ఈ దేశం విజ్ఞానవంతం కావాలి, ప్రపంచానికి గురుత్వం వహించాలి అని చనిపోతూ చెప్పాడు ఆయన. అలాంటి దివ్య సందేశాన్ని మీరు పొంది మీ జన్మ సఫలం చేసుకుంటారని కోరుతూ ఇది శివర సమావేశం. మీ మనస్సంతా ఇప్పుడు గృహోన్ముఖం అయి ఉంటుంది, చాలా దూర దూరం నుండి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి ఏ గ్రామాల నగరాల నుండి వచ్చారో, వారు ఎందుకు వచ్చారో ఒకసారి వాళ్ళని చెప్పమందామని నేను అనుకున్నాను. వారు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో తెలిసేది, దాన్ని నేను ఎంతవరకు పూర్తి చేయగలుగుతానో నాకు అర్థమయ్యేది, కానీ సమయం చాలా తక్కువగా ఉంది. దమ్మాలపాటి వెంకటేశ్వరరావు గారు, ఆయన హరి సమాజానికి ఏం విరోధి కాడు, ఆయన తాను ఏదో చెప్పేది కొత్త పద్ధతిలో చెప్పాలని కొద్దిగా ఆలోచించే మనిషి, కాలేజీ లెక్చరర్ కదా, అందులో హిందీ లెక్చరర్, సంస్కృతం పెద్దగా చదివినవాడు కాదు, హిందీలో గ్రంథాలు చదువుతారు, కొంచెం స్వతంత్ర విచారం కలిగినటువంటి మనిషి. నేను బ్రాహ్మణుల చేత ప్రచారం ఎక్కువ చేయలేకపోయినాను అని చెప్పింది ఆయనకు అంతగా నచ్చలే. కానీ అదే సమాజం ఆయనకి ఇష్టం కాదు ఆయన చెప్పిన మాటలు. ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థకు ఆర్య సమాజం భంగం కలిగిస్తుంది కాబట్టి ప్రచారం అంతగా కావటం లేదని చెప్పదలుచుకున్నారు. దానికి ఏవో రెండు మూడు ఉదాహరణలు ఆయన కథ రూపంలోనే చెప్పగలుగుతాడు, వేరే శాస్త్రీయ విషయాలు చెప్పడానికి కాదుగా ఆయన వచ్చింది. ఉపన్యాసకుడు తన కొంత సమయం హెచ్చరించు తెలుసుకుంటాడు తన మాటలు వినిపించడానికి, అందువరకు అందుకు సంక్షేపంగా చెప్పడం కొంచెం కష్టమైన పని. దానికి ఏవో కథలు అవి ఇవి చెప్పి కొంత కాలక్షేపం చేయడం మామూలుగా ఉపన్యాసకులకు ఒక లక్షణం అది, దాన్ని మనం సహించాలి. ఆ నెపంతోనే కొన్ని మాటలు చెబుతారు, కొన్ని విషయాలు చెబుతారు. ఆయన చెప్పింది మొట్టమొదటి రెండు మూడు హేతువులు చెప్పాడనుకోండి, వాటితోనే సరిపెడితే సరిపోయేది, కానీ అంతటితో ముగిస్తే కొద్దిసేపు మాట్లాడినట్టు అవుతుంది. అందుకని కొంచెం కథ పొడిగించాల్సి వచ్చింది. మీరు కథలు వినడానికి రాలే, అది ఆయన మనసులో గ్రహించలేక చెప్పవలసిన హేతువులు ఉంటుంది చెప్పేసరి అయిపోయింది. పోతున్న వేద సిద్ధాంతాన్ని చెప్పదలుచుకుని భగవంతుడు సృష్టికర్త, సృష్టి సృష్టి లయకర్త అని చెప్పదలుచుకుని ఉపనిషత్తుల్లో ఉన్న ఒక మంత్రానికి మంత్రాభిప్రాయం మనసులో పెట్టుకుని పద్యం మొదలుపెట్టారు. యతో వాయుమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యత్ప్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అనేది ఉపనిషత్తు వాక్యం. దాని అర్థం తెలుగులో చెబితే ఎవరి వల్ల ఈ ప్రపంచం పుట్టిందో, ఎవరిలో ఇది కొంతకాలం జీవించి ఉంటుందో, ఎవరిలో లీనమైపోతుందో, ఆ తత్వం బ్రహ్మతత్వం అని ఉపనిషత్తు చెప్పింది. అది చెప్పడానికి కొంచెం పెద్ద పద్యం మొదలుపెట్టాయి. ఎవనితే జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని అందుడెందు పరమేశ్వరుడు అతడు అని చెప్తే సరిపోయేది, కానీ అంతటితో పద్యం పూర్తి కట్టారు. కన్నా పూర్తి చేయడానికి సర్వము తాను అయిన వాడెవడు అని ఆత్మని భజయించునని చెప్పి మిగిలింది పూర్తి చేయాల్సి వచ్చింది, పొడిగించారు. అది సిద్ధాంతానికి విరుద్ధమైంది కూడా చూడలేకపోయింది. ఎవడు సృష్టి స్థితులు ఏమి చేస్తున్నాడు వాడు పరమేశ్వరుడు చెప్తే సరిపోయేది. సృష్టి స్థితములు లైములు చేసినటువంటి పరమేశ్వరుడిని చెబుతూ తానే మళ్ళీ సృష్టి స్థితి లైములు కూడా అంటారు. కుమ్మరి కుండలు చేస్తాడు, కుండ కుమ్మరి కాలేదు, కుమ్మరి సృష్టి కుండ, కుమ్మరి కుండ అవుతాడు కాడు. అలాగే భగవంతుడు సృష్టి చేశాడు, స్థితి దీన్ని పోషించాడు, లయం చేశాడు. కానీ ఎట్లా ఆయన సృష్టి ఎట్లా అవుతాడు కావడానికి తెలియలేదు. పద్యం పూర్తి చేయడానికి సర్వము తానే ఉన్నారు, మళ్ళీ ఆయన చేసినటువంటి సృష్టి కూడా తానేనంట. పద్యం పూర్తి చేయడానికి ఎట్లా చెప్పి పెడతాం, అది పూర్వం చెప్పిన దానికి విరుద్ధం అవుతుంది అని తోచలే. అలాగే ఉపన్యాసకుడు తాను చెప్పదలుచుకున్న విషయాలు కొన్ని హేతువులు సరిగా చెప్పి అది పూర్తి కాకపోతే ఎంతో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మన వెంకటేశ్వరులు, వెంకటేశ్వరరావు గారు కదా, ఆయన రెండు మూడు హేతువులు ముందు చెప్పాడు, బాగానే ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువగా కథ చెప్పడం మొదలుపెట్టేటప్పటికీ మీరు సహించలేకపోయినారు. కొంచెం చెప్పే మాటలు విని సహించే అలవాటు కూడా మనం చూసుకోవాలి. ఉద్దేశం చెడ్డదేం కాదు. పోతే మనం మొదటి రోజున ఉదయం నిన్న పరమేశ్వరుని స్తుతి ప్రార్థన సంధ్యోపాసన అగ్నిహోత్రంతో సమావేశాలు ప్రారంభించాం. మళ్ళీ వాటితోనే ఇప్పుడు ముగిస్తున్నాం. మీరు చాలా చాలా దూర దూర దేశాల నుండి, దూర ప్రాంతాల నుండి వచ్చారు, కష్టపడి వచ్చారు. నేను మీకు కొత్తగా ఏం చెప్పేది నాకేం కనపడతానులే. వేదిక ధర్మానికి సంబంధించిన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి, ఇదివరకు కొన్ని చెప్పాము, ఇప్పుడు ఈ సమావేశంలో కొన్ని చెప్పాము, ఇంకా కొన్ని చెప్పవలసినవి ఉన్నాయి. ఇప్పుడు ఏదన్నా ఒక సిద్ధాంతం మొదలుపెట్టి చెబితే మీరు వినగలుగుతారనే నమ్మకం నాకు లేదు. ఎందుకంటే తిరిగిపోవాలనే భావం మీకు మనసులో ఏర్పడదు. అందుకని నేను సంక్షేపంగా కొద్ది మాటలు చెప్తాను. ప్రయాణం చదువు మానవ జన్మం సఫలం చేసుకోవడానికి వేద సిద్ధాంతాలను ఉపదేశించారు. ప్రతి మానవుడు ఈ వేద ధర్మాలను అనుసరిస్తూ తన జీవితాన్ని సఫలం చేసుకోవడానికి ఒక మార్గం కూడా చెప్పారు. నిత్యం మనుష్యుడు ఏం చేస్తే ఈ వైదికుడు తన జీవితాన్ని సఫలం చేసుకోగలుగుతాడో అది మనకు బోధించారు. అలాంటి కార్యక్రమములు శంకరుడు మొదలైన వాళ్ళు ఎవరు ఇవ్వలేక, దయానందుడు చాలా దయగలవాడు, కేవలం సిద్ధాంతాలు చెప్పి ఊరుకుంటే ప్రయోజనం లేదని ఆయనకు తెలుసు. ఆయన స్వయంగా ప్రాక్టికల్ ఫిలాసఫర్, ఆయన చెప్పే సిద్ధాంతం తాత్విక విషయం అనుభవంలో పెట్టి అనుభవించి దాని ఫలం తెలుసుకుని ఇతరులకు చెప్పిన వ్యక్తి, కేవలం ఆదర్శ కొరకు చెప్పినటువంటి వ్యక్తి కాదు ఆయన. అందువల్ల వేద సిద్ధాంతాలను మానవుడు అనుసరిస్తూ ఈ జన్మను సఫలం చేసుకోవడం అది ముఖ్యం. దాని కొరకు నిత్యం ఉదయం సాయంత్రం రెండు వేళల చేయవలసిన క్రతువులు నిత్యకర్మలుగా మన సాయంత్రం వచ్చారు. అందులో ముఖ్యమైంది సంధ్యావందనం వ్యక్తిగతంగా. సమాజానికి సమూహానికి సంబంధించింది యజ్ఞం, తర్వాత కుటుంబంలో ఉండే వృద్ధులకు సంబంధించి చేయవలసినటువంటి గృహస్థులు ఆ కార్యాలు పితృయజ్ఞం పేరుతో చెప్పారు. గృహస్థుడు గనక ఎక్కడైనా ప్రదేశం నుండి ఏ విద్వాంసుడో ఏ విరక్తుడో ఏ సన్యాసియో భోజనం వేళకి ఇంటికి వస్తే ఆయనకు సత్కారం చేసి అతిథి సత్కారం చేయాలి. చేసి ఆయన అనుభవంలో సంపాదించిన జ్ఞానాన్ని గృహస్థుడు ఉపయోగించుకోవాలి. తనకి ఏదైనా ధర్మ విషయాల్లో సందేహాలుంటే వాటిని అడిగి తీర్చుకోవాలి. అతిథిగా వచ్చేటువంటి వాడు పూర్వకాలంలో అటువంటి విద్వాంసుడు సన్యాసి అయి ఉండేవాడు, భోజనం కొడుకు వచ్చేవాళ్ళు కాదు అతిథులు. వాళ్ళేదో చుట్టాలు పక్కలు కావచ్చు, ఏదన్నా బీదవాళ్ళు పక్కవాళ్ళు కావచ్చు, అతిథి విద్వాంసుడు ధార్మికుడు అయిన సన్యాసి దేశం తిరిగి తన జ్ఞానాన్ని పంచిపెట్టడానికి తిరిగి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళని పరివ్రాజకులు అంటారు. పరి అంటే అన్ని వైపులా వ్రజతి గచ్చేది అంతటా తిరుగుతాడు. వారికి ప్రత్యేకంగా ఒక నికేతనం ఒక ఇల్లు వ్యవహారం ఏమో ఉండదు. అలా తిరుగుతూ వచ్చేటువంటి వ్యక్తి ఎప్పుడైనా గృహస్థుని ఇంటికి తటస్థపడితే ఆ గృహస్థుడు చాలా అదృష్టవంతుడు. ఆ అతిథిని సత్కరించి ఆయన ద్వారా తన ధర్మ సందేహాలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పని చెయ్యాలి గృహస్థుడన్నా. అది నిత్యకర్మల్లో ఒకటి అన్నా. నిత్యం వస్తేనే, రాకపోతే బలవంతంగా చేయాలి నేను. ఆ తర్వాత గృహస్థుడు కాబట్టి తాను పెంచి పోషించేటువంటి జంతువులు ఉంటాయి, ఆవు మొదలైనవి, వాటిని కేవలం నౌకర్ల మీదనే వదిలిపెట్టి ఊరుకొక వాటికి తగిన వేషంలో వాటికి మేత మందు వేస్తున్నాడా నీళ్లు పెడుతున్నాడా అనే దాన్ని చూచి ఇవన్నీ అయిపోయిన తర్వాత గృహస్థుడు భోజనం చేయమన్నాడు. అతిథులు పెట్టగా మిగలకపోతే భోజనం చేయకపోయినా ఇబ్బంది లేదు, సాయంత్రం తింటా. గృహస్థుడు కొంచెం అతిథికి పెట్టడానికి వీలుగా కొంచెం చేసుకోవాలి. కేవలం తన పొట్ట నింపుకోవటానికే భోజనం వంటలు చేసుకునేటువంటి గృహస్థులు వాళ్ళు అన్నం తినరు, పాపం తింటారని కృష్ణుడు అన్నారు. భుంజతే తేతు అఘం పాప ఏ పచంతి ఆత్మకారణ. ఏ అంటే ఎవరు, ఆత్మకారణ కేవలం తన పొట్టలు నింపుకోవటానికే పచంతి వంట చేసుకుంటారు. పచనం అంటే వంట చేయటం. ఎవరైనా అతిథి వస్తే పట్టిన అన్నం పెట్టకుండా, పెట్టడానికి వీలు లేకుండా తన వరకు సరిపడనే చేసుకునేటువంటి భోజనం చేసేవాడు ఉన్నానే, తే అఘం భుంజతి. అఘం అంటే పాపం, వాళ్ళు తినేది అన్నం కాదు పాపం అని. గృహస్థుడి మీద పెద్ద భారం ఉంది. అన్ని ఆశ్రమంలోనూ గృహస్థాశ్రమం చాలా గొప్ప ఆశ్రమం. అది అన్ని ఆశ్రమాలకు ఆశ్రయిస్తుంది. భారతదేశంలో వైదిక జీవనం నడిపేటువంటి వైదిక గృహస్థులు ఉన్నారే, వాళ్ళకొక్కళ్ళకే సంపాదించే అధికారం ఉంది గృహస్థుడికి, బ్రహ్మచారికి సంపాదన యోగ్యత లేదు. వానప్రస్థుడికి సన్యాసం సంపాదించడానికి అవకాశం లేదు, సన్యాసిగా ఫలేదు. ఈ మూడాశ్రమములు గృహస్థుల మీదనే బ్రతుకుతాయి. గృహస్థుడే వీళ్ళకు ఆధారం, పోషకుడు. అందుకని అతను సంపాదించాలి, అతను కూడా న్యాయంగానే సంపాదించాలి. అన్యాయంగా సంపాదించిన పదార్థాలతో అతిథులను సత్కరిస్తే అదంత క్షేమకరం పెట్టినవాడికి లేదు, తిన్నవాడికి లేదట. అందువల్ల గృహస్థాశ్రమం చాలా గొప్ప ఆశయం. దాని విలువ తెలుసుకోవాలి గృహస్థుడు. బ్రహ్మచారి గురుకులంలో చదువుకునేవాడు భోజనం వెళ్ళకు వచ్చి భిక్షకు వస్తాడు. వాడికి భిక్ష పెట్టడానికి గృహిణి తను వంట చేసిన భాగంలో తినక మిగిలింది పెట్టకూడదు. అట్లా బ్రహ్మచారి భిక్షకు వస్తాడేమో ముందుగా నిచ్చేసి ఉంచాలి తనకి, అది పెట్టాలి. అలాగే తీసి వచ్చిన అన్నాన్ని అతిథికి పెట్టాలి. తినగా మిగిలింది పెట్టడం అది గృహస్థునికి మంచిది కాదు. అట్లా బ్రహ్మచారిని పోషిస్తారు, అతిథుల్ని పోషిస్తారు, సన్యాసుల్ని పోషిస్తారు. అంచేత గృహస్థాశ్రమం అన్ని ఆశ్రమముల కంటే ఉత్తమ ఆశ్రమం. చాలా బరువు బాధ్యతలు వహించవలసినటువంటి ఆశ్రమం. ఆ ఆశ్రమంలో ఉన్న వ్యక్తి తన ఈ జీవితంలో తన జన్మను సఫలం చేసుకోవటానికి కావలసినటువంటి కార్యక్రమం కూడా దయానందుడు మనకి ఇచ్చిపోయినాడు. ఆ కార్యక్రమంలో మొట్టమొదటిది సంధ్యావందనం. దయానందుడు యోగి, సిద్ధపురుషుడు. అది ఎట్లా తెలుస్తుందంటే చివరి క్షణంలో శరీరాన్ని తను స్వయంగా బుద్ధిపూర్వకంగా వదిలిపెట్టి వెళ్తాడు. అది సిద్ధపురుషుల లక్షణం. అలా భారత కథలో భీష్ముడిని చూస్తాం మనం. యావజ్జీవం కఠిన బ్రహ్మచర్యం సాధించినటువంటి వ్యక్తి యుద్ధరంగంలో పడిపోయి వెంటనే కావలే, కొన్నాళ్ళు పడి ఉంటారు, ఆ తర్వాత తన ఇష్టం వచ్చిన రోజున శరీరం వదిలిపెడతారు. అలాగే దయానందునికి కాలకోట విషం పెట్టారు. ఆ విషం త్రాగినటువంటి వ్యక్తికి కొన్ని గంటల్లో చచ్చిపోవాలి, కానీ రెండు మూడు నెలల దశ ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు. మృత్యుతో పోరాడుతూ వచ్చారు. మృత్యు దూరంగా ఉండి భయపడుతూనే వచ్చింది, కానీ దగ్గరకు రాదు. చివరకు తన యోగ సాధన కూడా ఆ విషయాన్ని మార్చలేకపోయి శరీరం అంతా విషమైపోయి ఇంకా ఆ శరీరంతో తన ధర్మ ప్రచారం చేయలేదని నిర్ణయించుకుంది. అలా నిర్ణయించుకుని ఒకనాడు తాను బుద్ధిపూర్వకంగా స్నానం చేసి క్షవరం చేయించుకుని స్నానం చేసి శరీరంలో కండలు ఊడిపోతున్నాడు. చూసేవాళ్ళకు భయంకరంగా వ్యాధి కనపడుతుంది. ఆయన ముఖంలో ఎన్నడూ దుఃఖ చిహ్నాలు కనపడలేదు. ఎవరికి అంతా మనో నిగ్రహం కలిగిన వ్యక్తి అన్నమాట. ఆ తర్వాత స్నానం చేసి కూర్చుని గాయత్రి జపం చేస్తారు. అందరినీ చూస్తూ ఉండక అలా కొంచెం సేపు గాయత్రి జపం చేసి పండుకుని భగవన్ తేడి ఇచ్చా కూర్చున్నారు. స్వామి నీ కోరిక నెరవేరుగా అని దేహాన్ని విడిచిపెట్టిపోతాడు. మరుక్షణం ఉండడు. అది యోగ సిద్ధుడు చేయవలసినటువంటి పని కానీ సామాన్యులకు సాధ్యమయ్యే కాదు అది. కానీ తను దయానందుడు ఎన్నడూ తన జీవితంలో నేను యోగిని అని చెప్పుకోలే. కానీ తన ఉపదేశాలలో యోగానికి అనుకూలమైనటువంటి ఒక క్రమం, ఒక పద్ధతిని సంధ్యావందనంలో ఇమిడ్చి అది అందరికీ బోధించారు. అది వరకు బ్రాహ్మణాది వర్గాల వారు సంధ్యావందనాలు చేస్తూ ఉండేవాళ్ళు, అవి ఇప్పటికీ ఉన్నాయి. ఆ సంధ్యావందనానికి దయానందుడు మనకి ఇచ్చినటువంటి సంధ్యావందన పద్ధతికి చాలా తేడా. దయానందుడు ఇచ్చినటువంటి సంధ్యావందన పద్ధతిని ఆయన చెప్పిన విధిపూర్వకంగా మనం నిత్యం ఆచరిస్తే కొన్ని గంటల దాకా కూడా అక్కర్లే. ఆయన రోజు ఒకటి రెండు గంటలు, మీరు ఉదయం గంట సాయంత్రం ఒక గంట కొన్ని గడియలు వెచ్చిస్తే చాలు అన్నాడు. అది మోక్షానికి సాధనం అవుతుందని ఆయన అభిప్రాయం. విధిపూర్వకంగా చెయ్యాలి. అది చేయటమే కాకుండా నిత్యము తన జీవితాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవాలి. సంధ్యావందనం చేశాను కదా, ఇష్టం వచ్చినట్టు పాప కార్యాలు చేసింది అంత వాడు సిద్ధి పొందాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. యమనియమాలను పాటించాలి. అది ప్రతి వ్యక్తి తన కొరకు పాటించవలసినటువంటి విషయాలు. యమములు సంఘానికి సంబంధించినవి. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, పరిగ్రహం, ఇవి సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి పాటించాలి. లేకపోతే సంఘ జీవనం శాంతిమయంగా ఉండదు. మనం సంఘజీవులం, కలిసిమెలిసి బ్రతకవలసిన వాళ్ళం. అందువల్ల పరస్పరం ఒకరిని ఒకరు హింసించుకుంటూ, అబద్ధాలు ఆడుకుంటూ, దొంగతనాలు చేసుకుంటూ, ఒకరి సంపాదించిన సొత్తును మరొకరు అన్యాయంగా అపహరిస్తూ, ఒకరి కుటుంబాన్ని మరొకరు చెరగొడుతూ, కావలసిన పదార్థాల కంటే జీవిత సాధనాలను అన్యాయంగా ఎక్కువ కూడబెట్టి తాను కూడా తినక ఇతరులకు తినకుండా చేయటం, ఇవన్నీ సంఘ జీవనానికి హానికరం. అందువల్ల ప్రతి మానవుడు ముక్తి కొరకు ఎట్లా ఉన్నా సంఘ జీవనం శాంతియుతంగా గడవాలి అంటే తాను ఇతరులను హింసించకుండా బ్రతకాలి, దొంగతనం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, బ్రహ్మచర్యం కాపాడుకుంటూ, అగ్నిహోత్రి సాక్షిగా పెళ్ళాడిన భార్యాభర్తలు పరస్పరం వారు ఒకరినొకరు ప్రేమించుతూ, స్త్రీ పరపురుషుని ఇంక చూడక, అంటే వక్రపు దృష్టితో చూడకుండా, అలాగే పురుషుడు పరస్త్రీని దుష్టబుద్ధితో చూడకుండా జీవితంతో గడిపి జీవితం గడపాలి. అది కూడా బ్రహ్మచర్యం కింద లెక్క, గృహస్థ బ్రహ్మచర్యం అంటారు. భార్యాభర్తలు కేవలం సంతానం కొరకు మాత్రమే గృహస్థ జీవితం వాళ్ళు నడతారు, దాంపత్య సుఖాలు అనుభవించారు. మిగిలిన సమయంలో మిత్రుల్లాగా వాళ్ళు ఉంటారు. అలా ఇది ప్రతి వ్యక్తి పాటిస్తే ఆ సంఘం చాలా శాంతిమయంగా జీవనం గడపడానికి వీలవుతుంది. అందువల్ల సంఘం కొరకు ఈ అహింసలు ప్రతి వ్యక్తి పాటించాలి. ఆ తర్వాత వ్యక్తిగతంగా తాను శుచిగా ఉండటం, తాను కష్టపడి సంపాదించిన దానితో తృప్తి పడటం, ఆ తర్వాత తపస్సు, ధర్మాచరణం, సంపాదించిన ద్రవ్యంతో ధర్మకార్యాలే ఆచరిస్తూ ఉండటం, అధర్మం వల్ల తన శరీరాన్ని, తన ఇంద్రియాలని, తన బుద్ధిని పోనీయకుండా ఉంచటం, ఆ తర్వాత వేదాధ్యయనం చేయటం, అది చేతగానేవాడు ప్రణవజపం చేయటం, అది కూడా వేదాధ్యయనం కిందనే లెక్క. ఓంకారాన్ని జపం చేయటం, అధ్యయనం చేయలేనివాడు, సంస్కృతం రానివాడు, వేదాలు చదవలేనివాడు రోజు కొంచెం సేపు ప్రణవజపం చేయాలి. ఆ తర్వాత తాను చేసే ప్రతి ధర్మకార్యము ఫలాపేక్ష లేకుండా పరమేశ్వరునికి ఫలాన్ని అప్పగించి తాను ధర్మకార్యాలు చేస్తూ పోతుంది. దాన్ని ఈశ్వర ప్రణిధానం అంట. అంటే తాను చేసే కర్మలకు వచ్చేటువంటి ఫలాన్ని ఈశ్వరుని అందే ఉంచటం, భగవంతునికి అర్పించటం. ఇలా యమ నియమాలు ప్రతి గ్రహస్థు పాటించాలి, ప్రతి వ్యక్తి పాటించాలి. ఆ తర్వాత ఆసనము, ప్రాణాయామం. ఏకాంతంగా ఒక ఆసనం మీద కూర్చుని మనస్సును ఏకాగ్రం చేయడానికి ప్రయత్నం ప్రతి వ్యక్తి చేయాలి నిత్యం. సంధ్యావందనంలో ఇది వస్తుంది. ఆసనబద్ధుడి శుద్ధమైన ప్రదేశం ప్రభుత్వం కూర్చోవాలి. ఆసనాలు నేర్పే మాస్టర్లు మన దగ్గరకు వచ్చారు ఒకటి, ఇద్దరు వాటిని అన్నింటినీ ప్రదర్శింపజేయడానికి కూడా అవకాశం లేకపోయింది. మామూలుగా వ్యవసాయం అది చేసేటువంటి వ్యక్తులకు ఈ ఆసనాలు అక్కర్లే. చేయకుండా బుద్ధిజీవులు గడుపుతూ ఉంటారు కాలము. ఏదో ఆఫీసుల్లో కూర్చుని పని పాటలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు చూడండి. వాళ్ళు నిత్యం ఆసనాలు నేర్చుకుని శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆసనాలు అభ్యాసం చేసుకోవాలి. ఆ ఆసనాలన్నీ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. కానీ మనస్సును ఏకాగ్రపరచుకోవడానికి, భగవంతుని ఉపాసించుకోవడానికి ఉపయోగపడే ఆసనాలు రెండు. ఒకటి సిద్ధాసనం, రెండేమో పద్మాసనం. ఇప్పుడు నేను కూర్చున్నది ఒక రకంగా సిద్ధాసనం అవుతుంది. ఎడంకాయ మడం మలద్వారానికి మూత్రేంద్రియానికి మధ్యలో ఉంచాలి. కుడికాయ మడం బొడ్డు క్రింద ఉంచాలి. అలా కూర్చుంటే సిద్ధాసనం. ఇలా కూర్చున్న మనిషి ఇట్లా వంగి కూర్చోలేడు, నడు నొప్పి పెడుతుంది. చిన్నగా కూర్చుంటే ఎంతసేపు అయినా కూర్చోగలుగుతాడు. అలా కూర్చున్నప్పుడు ఈ శీతోష్ణాదులు వాడిని బాధించవు. ఈ శీతోష్ణాలు ఉన్నవే అవి బాధాకరం. ఈ ఆసనంలో కూర్చున్నప్పుడు అతన్ని శీతోష్ణాదులు బాధించవు. అందుకొరకు ఆసన గొప్పదై కూర్చోవాలి. పతంజలి దీన్ని తేలిక మాటలతో స్థిరంగా శరీరంలో ఎక్కడ నొప్పి కలగకుండా ఉండేట్టు కూర్చోవటం ఆసనం అన్నాడు ఆయన. దాన్ని ఇతరులు వివరిస్తూ ఈ ఆసనాలు అనేకం నేర్పారు. ఇది ఒక ఆసనం. దీనిలో వెన్నెముక తిన్నగా ఉంటుంది. అలా కూర్చోవాలి, ఏకాంతంగా కూర్చోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ధ్యానం చేయడానికి ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తను చేయవలసింది. శుద్ధమైన ప్రదేశంలో కూర్చోవాలి, మలిన ప్రదేశంలో కూర్చోకూడదు. కూర్చున్న చోట శుద్ధ వాయువు ఉండాలి. ఆ శుద్ధ వాయువు కూడా ఎక్కువ వేగంగా ప్రవహించే చోట్లో కూర్చోకూడదు. శరీరానికి వేగంగా వాయువు స్పర్శ చేస్తూ ఉంటే మనసును ఏకాగ్రం చేసుకోవడం కష్టం. అందుకనే శుద్ధ వాయువు ఉన్న చోట కూర్చోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? దయానందుడు చెప్పినటువంటి సంధ్యా పద్ధతిలో ఒకటి, ముందుగా మూడు ప్రాణాయామాలు చేసుకుంటే మంచి. నేను ఆచరించే పద్ధతి మీకు చెబుతున్నా. దయానందుడు ముందుగా చెప్పలే ప్రాణాయామాలు చేయమని, కానీ చేయటం మంచిది. అర్జునుడు కృష్ణుడితో అంటాడు, మనస్సు చాలా చేంచలమైంది, ప్రమాది బలవద్దృఢం, తస్యాహం నిగ్రహం అన్నే వాయువురివ సుదుష్కరం. వాయువును పిడికిలతో బంధించడం ఎంత కష్టమో అలా మనస్సును నిగ్రహం చేయడం కష్టంగా కనపడుతుంది కృష్ణ అంటాడు. అంటే కృష్ణుడు కూడా ఏమన్నాడు, అసంశయం నువ్వు చెప్పిన దానిలో సందేహం లేదన్నా. హే మహాబాహు అర్జున, నువ్వు చెప్పింది నిజమే, కానీ మనస్సు నిగ్రహం చేయడానికి పనికిరాంది కాదు, దాన్ని వశపరుచుకోవచ్చు. అది దుర్నిగ్రహం అన్న అసంశయం మహాబాహు. మనో దుర్నిగ్రహం. దుర్నిగ్రహం అంటే దాన్ని వశపరుచుకోవడానికి కష్టపడాలన్నమాట. దుఃఖేన నిగృహ్యతే అంటే కష్టపడి వశపరచుకోవాలి, తేలికపడి తేలికపోసేసే కాదు అని చెప్పి దానికి అభ్యాసము వైరాగ్యము రెండు అవసరం అన్నారు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ. అభ్యాసం ద్వారాను వైరాగ్యం ద్వారాను మనస్సును నిరోధించవచ్చు, కట్టిపెట్టవచ్చు. ఆ అభ్యాసాలలో ఇది చేరుతుంది. మూడు ప్రాణాయామాలు ముందు చేయండి. అంతకు ముందు ఏం చేయాలి అంటే, స్వస్తివాచన శాంతి ప్రకరణ మంత్రాలు మీకు నోటికి వచ్చుంటే వాటితో భగవంతుని స్తుతి ప్రార్థన చేయాలి. అవన్నీ రాకపోయినా, అవకాశం లేకపోయినా, శివసంకల్ప సూక్తమని మనం చదివే వాటిలో శాంతి ప్రకరణంలో చివరిగా ఐదు మంత్రాలు ఉన్నాయి. శివసంకల్పమస్తు అంటాం, యజ్జాగ్రతో దూరముదైతి దైవం తమ సుప్తస్య తథైవైతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మన శివ సంకల్పమస్తు అని ఐదు మంత్రాలు. దాన్ని శివ సంకల్ప సూక్తం అంటాం. మనస్సును సంకల్పాలు వికల్పాలు చేయటానికి పనికి వస్తుంది. ఆ మనస్సులో మనస్సు మన మనస్సు శివ సంకల్పం చేసేదిగా ఉండాలి అని భగవంతుని ముందు ప్రార్థించాలి. మనస్సు చాలా చంచలమైంది అని చెప్పాను కదా, అటువంటి దాన్ని వశపరుచుకోవడానికి భగవంతుని సహకారం అవసరం. అందుకని ఈ మంత్రాలతో మనం భగవంతుని తన్మే మన ఇలాంటి ఇలాంటి శక్తియుక్తులు కలిగినటువంటి ఈ మనస్సు ఎంత బలమైంది అంటే, నాలుగు వేదాలు తన వశంలో ఉంచుకోగలుగుతుంది. నాలుగు వేదాలు 20,000 మంత్రాలకు పైన ఉన్నవే, అవి మనస్సులో దాచుకోగలుగుతుంది. అంత బలం దానికి ఇంద్రియములకన్నిటికీ జ్యోతిస్తుంది. ఎక్కడెక్కడికో పోయినట్టు వస్తున్నట్టు ఉంటుంది. అది చాలా విచిత్రమైనటువంటి మనస్సు. ఈ శివ సంకల్ప సూత్రంలో మనస్సు యొక్క బలము, దాని చేష్టలు ఇవన్నీ ఉంటాయి. మనోవిజ్ఞానం అంతా ఈ ఐదు మంత్రాల్లో ఉంది. సైకాలజీ అని ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు పుస్తకాలు రాస్తారు, మనోవిజ్ఞాన శాస్త్రం. వేద మంత్రాల్లో ఈ ఐదు మంత్రాల్లో మనోవిజ్ఞానం అంతా ఉంది. అది చాలా కఠినమైంది. భగవంతుడు మనకు ఇచ్చాడు, అది మనకు సాధనం. అది మన వశంలో ఉండాలి. వశంలో ఉంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. మనస్సు నాది, నేను మనస్సు వాడిని కాను అని మనం వశపరుచుకోవడానికి ప్రయత్నించాలి. కరెంటు వాళ్ళు ఏదో అనుగ్రహించారు తర్వాత. ఈ ప్రాణాయామం చేయటానికి ముందు ప్రతిత్వం నింపాలి, అది ఒక ప్రాణాయామం. అట్లా కనీసం మూడు ప్రాణాయామాలన్నా ముందు చేయాలి. అయితే ఇది చేయటానికి ఉపరితిత్తులు ఉన్న గాలిని బయటికి తీయటం ఉన్నది చూడండి. మాటలతో చెప్పాగానే అంత సులభం కాదు. కొన్నాళ్ళు మీరు ప్రయత్నం పడితే అప్పుడు మీకు అది సులభం అవుతుంది. మొట్టమొదటి చేతనైనట్టు ఉండదు. అంతకు ముందు ఒక పని కూడా చేయాలి. అదేమిటంటే, ఒక ముక్కు మూసేయండి ఈ వేలుతో, బట్టల వేలు. రెండవ ముక్కుతో గాలి ఊరికే శ్వాసను లంప పొడుగ్గా పీల్చి వదిలిపెట్టాలి. అనేక ఒకటి సార్లు మళ్ళీ ఈ ముక్కు మూసే, ఆ తర్వాత దీంతో ఒకటి ఒక 10 సార్లు పొట్ట మాత్రమే కదా తక్కిన శరీరం అట్లా కూడా తక్కిన శరీరం కదకూడదు. ఊపిరితిత్తులు గాలి బయటికి రాదా, పొట్ట కలిగించాలి. పురుషం మల ఇంద్రియం నచ్చుకుంటే అది బాగా గట్టిగా పైకి దిగించి అనేక ఫలితాలు. ఆ తర్వాత హరియాయంగా ఒక ముక్కుతో పీల్చుకుంటాం, రెండో ముక్కుతో మళ్ళీ ఆ ముక్కుతో పీల్చుకోవటం, అని నియత సంఖ్యలో ఇది ఒక పది మాటలు. ఇట్లా చేసిన తర్వాత 10 సార్లు ఎముకుతో 10 సార్లు ఎముకుతో 10